శతాక్షి మాహాత్మ్యము. జనమేజయుడు పరదేవత శతాక్షియను పేరునెట్లు పొందెనో తెలుపుము అని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. రాజా, నీవు శ్రీదేవి భక్తుడవు. నీకు చెప్పరాని విషయమేదీయూ లేదు. పూర్వము హిరణ్యాక్షుని వంశములో రురుకుమారుడను వాడు కలడు. అతడు దుష్టరాక్షసుడు. వేదములు దేవతలకు జీవనౌషధములు, అవి నష్టమైనచో వారును నశింతురు అని అతడు ఆలోచించి హిమాలయ పర్వతమునకు వెళ్ళి వాయుభక్షకుడై బ్రహ్మను గూర్చి 1000 సంవత్సరములు తీవ్రమైన తపస్సు చేసెను. అతని తపస్సు వేడికి లోకములన్నీ సంతాపము నొందినవి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు వరములిచ్చుటకై వచ్చితినని ఆ రాక్షసునితో చెప్పగా అతడు బ్రహ్మను పూజించి ఇట్లనెను. ఓ సర్వేశ్వర, నాకు వేదముల నిమ్ము. దేవతల వద్ద బ్రాహ్మణుల వద్ద ఉన్న వేద మంత్రములన్నీ నా యొద్దనే ఉండవలెను. మరియు దేవతలెల్లరూ ఓడిపోవునట్టి బలము నాకిమ్ము అని కోరగా అట్లేయగుగాకయ్యని బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళెను. ఆనాటి నుండి బ్రాహ్మణులు వేదములను మరిచిపోయిరి. స్నాన సంధ్యావందన శ్రాద్ధ కార్యాదులు లోపించినవి. అప్పుడా రాక్షసుడు స్వర్గముపై దండెత్తి వెళ్ళెను. అతనితో యుద్ధము చేయలేక దేవతలు పారిపోయిరి. దేవతలు గుహలలో దాగినారు. లోకములో యజ్ఞయాగాదులు లేనందున వానలు కురియటలేదు. నేలబీటలు వారినది. చెరువులు బావులు ఇంకిపోయినవి. చిరకాలము అనావృష్టి ఏర్పడుట వలన జనులు ఆవులు ఇతర పశుపక్ష్యాదులు మరణించెను. అప్పుడు బ్రాహ్మణులు హిమవత్ పర్వతమునకు వెళ్ళి శ్రీ పరాంబికను ఆరాధించి ఆమెకు శరణాగతులై సమాధి ధ్యాన పూజలచే దేవిని సంతోషపరిచిరి. మరియు, ఓ పరాంబిక, మేము పామరులము, మాపై దయజూపుము. ఓ సర్వాంతర్యామిని తల్లి, కోపించకు. ఇప్పుడు మాకు నీవు తప్ప వేరే దిక్కులేదు. నీవు సర్వసమర్థురాలవు, ఏది ఎట్లైనను చెయ్యగలవు. మహేశాని, ఈ ఘోర సంకటము నుండి మమ్ము రక్షింపుమమ్మా. సకల ప్రాణికోటి జీవనమైన నీరే లేనిచో మేమేమి చేయగలము? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక, నీకు నమస్కారము. మా ఎడల ప్రసన్నురాలవగుము. నీకు వందనములు తల్లి అని ప్రార్థించిరి. అని ఇట్లు ప్రార్థింపగా త్రిభువనేశ్వరియగు పార్వతి అనంత నేత్రములతో వారికి ప్రత్యక్షమయ్యెను. ఆమె కన్నులు నల్ల కలువల వలె ప్రకాశించుచుండెను. ఆమె చేతులయందు కమలము, బాణము, కూరగాయలు, తీయని పండ్లు, పువ్వులు, చిగురుటాకులు పట్టుకొనియున్నది. ఆమె అందాల రాశి. ఇట్లు ప్రత్యక్షమైన ఆ తల్లి తన వేలాది కన్నుల నుండి వర్షధారలను సమృద్ధిగా లోకమునందు కురిపించినది. 9 రాత్రులు కుంభవృష్టి కురియుటచే లోకములన్నీ సంతసించినవి. మరియు నేలపై మరల ఔషధులన్నీ ఉద్భవించినవి. నదీ నదములన్నీ వెనుకటివలే ప్రవహింపనారంభించెను. గుహలలో దాగియున్న దేవతలు బయటకు వచ్చిరి. అప్పుడు దేవతలు బ్రాహ్మణులను శ్రీదేవిని ఇట్లు అభినందించిరి. ఓ వేదాంత వేద్య, బ్రహ్మస్వరూపిణి, నీకు నమస్కారము. నీవు మాయచే లోకములను సృష్టించుచున్నావు. నీవు భక్తుల పాలిట కల్పవృక్షవు. దేవి, భక్త సంరక్షణమునకై అనేకావతారములను దాల్చుచుందువు. ఓ భువనేశ్వరి, నీకు నమస్కారము. మాయందరి సుఖశాంతులకై 1000 కన్నులు ధరించినావు. నీవు దయతో మాకు వేదములను అనుగ్రహింపుము. ఆకలి దప్పులచే పీడింపబడి నిన్ను స్తుతించుటకు కూడా శక్తి చాలక ఇట్లున్నాము అని స్తుతించిరి. అనువారల మాటలు విని చేతులలోని కూరగాయలను, తీయని పండ్లను, దుంపలను వారికి తినుటకై దేవి ఇచ్చినది. ఆనాటి నుండి దేవికి శాకంభరి అను పేరు ప్రసిద్ధిగాంచినది. పిమ్మట దేవతల యొక్క మానవుల యొక్క అభివృద్ధిని విని ఆ రాక్షసుడు దేవి సమీపమందున్న దేవతలపై బాణవర్షమును కురిపించెను. బ్రాహ్మణుల గుంపులను కూడా అడ్డగించెను. అప్పుడు దేవతలు బ్రాహ్మణులను, దేవీ రక్షించుము రక్షించుమని కేకలు పెట్టిరి. పరదేవత వారి మొరనాలకించి దేవతల చుట్టూను తేజోమయమగునొక చక్రమును నిర్మించెను. అది వారికి రక్షాకవచమై ఏ బాధయు లేకుండా చేసినది. ఇక దేవికి రాక్షసులకు మధ్య ఘోరమగు యుద్ధము సంభవించెను. వారి బాణవర్షములు సూర్యుని కప్పివైచినది. బాణములు రాచుకొని నిప్పులు కురియుచుండెను. అట్టి యుద్ధ సమయమున దేవి శరీరము నుండి అనేకములైన తీవ్ర శక్తులు పుట్టినవి. వారు కాళిక, తారిణి, బాల, త్రిపుర సుందరి, భైరవి, రమ, బగళమాతంగి, త్రిపుర, కామాక్షి, తులజాదేవి, జంభిణి, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశ సహస్ర బాహుక అను పేర్లు కలవారు. వీరు కాక మరి 32 మంది, తరువాత 64 పిమ్మట లెక్కలేనంత మంది శక్తులు దేవీ దివ్యావయవముల నుండి పుట్టిరి. వారందరూ ఆయుధములను ధరించియున్నారు. ఆ శక్తులందరూ వలన రాక్షసుని యొక్క నూరక్షౌహిణుల సేన రూపుమాసెను. యుద్ధరంగమున మృదంగ శంఖ వీణాధ్వనులు మిన్నుముట్టెను. అప్పుడు సేనాపతి అయిన దుర్గమాసురుడు ముందుకు దుమికి విభిన్న శక్తులతో పోరాడ తలపడెను. అట్లు 10 భీకరమైన పోరు జరుగగా కొన్ని యక్షౌహిణుల రాక్షస సైన్యము హతమయ్యెను. 11వ ఎర్రని పూలమాలలు, ఎర్రని వస్త్రములు, రక్తచందనము ధరించి మహాసంబరముతో రథమెక్కి వచ్చి ఆ రాక్షసుడు శక్తులనందర నోడించెను. తరువాత తన రథమును పరదేవత రథము ముందునకు పోనిచ్చెను. అతనికి దేవికి మధ్య ద్వంద్వ యుద్ధము జరిగెను. పోరు ఘోరముగా 2 నడచెను. పిమ్మట దేవి 15 రాక్షసునిపై విసిరి 4 గుర్రములను, 1 సారథిని, 2 వాని కళ్లను, 2 వాని భుజములను, 1 ధ్వజమును, 5 ఆతని హృదయమును చీల్చివైచెను. ఆ రాక్షసుడు నోట నెత్తురు గ్రక్కుచు శ్రీదేవి సన్నిధిలో ప్రాణములను విడిచెను. అతని నుండి 1 తేజస్సు వెడలి దేవిలో లీనమయ్యెను. అతడు మరణించగనే దేవతలెల్లరూ అన్ని ప్రాణులను ఆనందమునందినవి. ఆ సమయమున బ్రహ్మాది దేవతలు పరమభక్తితో మధుర వాక్కులతో జగదంబని వీతిగా సన్నుతించిరి. ఓ పరమేశ్వరి, బ్రహ్మాండములన్నీయు నీవల్లనే పుట్టి పెరుగుచున్నవి. సకలోపనిషత్తులచే స్తుతింపబడు జ్ఞాన ప్రసునాంబవు నీవే. ఓ దుర్గమాసుర భంజని, జయ జయ మంగళ స్వరూపిణి మాయేశ్వరి, నీకివే మా వందనములు. నీవు దయామయురాలవు, పరమేశ్వరివి విశ్వైకమాతవు, శతాక్షి మాతవు, పామరులమైన మాకై దుఃఖించావు, సర్వేశ్వరుడు కూడా ఇట్లు చెయ్యడు.